శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ్యాత్మ రామాయణము. యః పృథ్వీభరవారణాయ దివిజయ సంప్రార్థితశ్చిన్మయః సంజాతః పృథివీ తతే రవికులే మాయామానుష్యో వ్యేహ నిశ్చిత్రం హతరాక్షసః పునర్గాదృహ్మత్వమాద్యం స్థిరాం కీర్తిం పాపహరాం విధాయ జగతాంతం జానకీసం భజే. దేవతలచే ప్రార్థింపబడి భూభారమును తొలగించుటకే తాను చిద్రూపుడును అవ్యయుడును అయినప్పటికీ మాయచేత మనుష్యాకారము ధరించి భూలోకమున సూర్యవంశంలో జన్మించి రాక్షసుల సంహరించి లోకమున సర్వపాపములను హరించినట్టి కీర్తిని నెలకొల్పి మరల బ్రహ్మస్వరూపమును పొందినట్టి జానకీపతిని భజించెదను. విశ్వోద్భవస్థితిలేయడిపు హేతుమేకం మాయాశ్రియం విగత మాయామచింత్యమూర్తి ఆనందసాంద్రమలు నిజబోధరూపం సీతాపతిం విదితతత్యమహు నమామి. శ్రీరామచంద్రుడు సృష్టిస్థితిలయములకు కారణమైనవాడు, అద్వితీయుడు, మాయకు ఆశ్రయమైనవాడు, కాని మాయాతీతుడు, అచింత్యమూర్తి, ఆనందఘనుడు, నిర్మలుడు, జ్ఞానస్వరూపుడు, తత్వజ్ఞుడగు సీతాపతిని నమస్కరించున్నాను. పఠంతియే నిత్యమనన్యచేతన శృణ్వంతి చాధ్యాత్మిక సంజ్ఞితం శుభం రామాయణం సర్వపురాణ సమ్మతం నిద్ధుత పాపా హరిమేవ యాంతితే అధ్యాత్మ రామాయణమేవ నిత్యం పఠేవ్యదిచ్చేద్ భవబంధముక్త్రం గవాం సహస్రాయుతకోటి దానాత్ఫలం లభేద్య శృణు యాత్స నిత్యం పురారిగిరి సంభూత శ్రీరామానవ సంగీత అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం. సర్వపురాణ సమ్మతమైన అధ్యాత్మ రామాయణమును నిత్యము నిష్ఠతో చదివెనను వినేను సర్వపాపములు పోయినవాడై శ్రీహరిని చేరుకొనును. దీనిని వినినవాడు సంసార బంధము నుండి విడువబడి కోటాను కోట్ల గోదాన ఫలమును పొందును. ఈ ఆధ్యాత్మ రామాయణమనే గంగానది కైలాసగిరిలో పుట్టి శ్రీరామసాగరంలో కలిసి త్రిభువనములను పావనము చేయుచున్నది. బాలకాండ. పూర్వముఖానుకప్పుడు కైలాస పర్వతమున మణిమయ సింహాసనముపై ఆసీనుడేయున్న పరమేశ్వరుని భక్తితో నమస్కరించి పార్వతీదేవి తనకు శ్రీరామతత్వమును వివరముగా తెలుపుమని వేడుకొనగా అప్పుడా చంద్రమౌళి దేవికి బోధించెను. శ్రీరామతత్వరహస్యం. శ్రీ మహాదేవ ఉవాచ: ధన్యాసి భక్తాసి పరాత్మనస్త్వం. యది జాతు మిచ్ఛాతీవ రామతత్వం పురాణకేనాప్యభిచోదితోహం. వక్తుం రహస్యం పరమం నిగూఢం త్వయాద్య భక్త్యా పరిబోధితో హం వక్ష్యే నమస్కృత్య రఘూత్తమంతే రామః పరత్మా ప్రకృతే చనాది రానంద ఏకః పురుషోత్తమో హి కృత్స్నమిదం హి సృష్ట్వా. నభోదంతర్భ 16. స్వమాయ 17. హిరాస్థితో హ్యః సర్వాంతరసోపి నిగూఢ ఆత్మా స్వమాయ స్పష్టమిదం. జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధే చుంబకలోహవద్ధి ఏతన్న జానంతి విమూఢచిత్త అస్య విద్యయా సంవృతా. విచ 18. మానసాయే 19. 12. స్వాజ్ఞానమస్యత్మని శుద్ధ బుద్ధ స్వారోపయంతిహ నిరస్తమాయే సంసారమేనాను సకంతితేవయః పుత్రాది సక్తాపురుకర్మయుక్త. 20. జానంతి నైపం హృదయే స్థితం వైచామీకరం కంఠగతం యథాజ్ఞా యథా ప్రకాశనకు విద్యతే రవే జ్యోతి స్వభావే పరమేశ్వరే తథా విశుద్ధ విజ్ఞానఘనే రఘుత్తమే. 2. విద్యా కథం స్యాత్పరతః పరమాత్మని. 21. యథా హి చాక్షా భ్రమతా గృహాదికం వినష్టదృష్టేర్ద్రమతివ దృశ్యతే దథైవ దేహేంద్రియకర్తురాత్మనః. కృతం పరయోధ్యన్య జనో విముహ్యతి 22. నహే నరాత్రి సవితుర్యథా భవేత్ ప్రకాశరూపా వ్యభిచారతః క్వచిత్ జ్ఞానం తథా 2. జ్ఞానమిదం ద్వయం హరే రామే కథం స్థాస్వతి శుద్ధచిదనే 23. తస్మాత్ పరా నందమయే రఘుత్తమే విజ్ఞానరూపే హిన విద్యతే మహా అజ్ఞాన సాక్షిన్నరవిందలోచనే మాయాశ్రీయత్వాన్నహి మోహకారణం 24. అత్రతే కథయిష్యామి రహస్యమ విదుర్లభం. సీతారామ మరుత్సును సంవాదం మోక్ష సాధనం పురా. రామాయణే రామో రావణం దేవకంటకం హత్వారణే రణశ్లాఘి సపుత్ర బలవానహం సీతాయా సహ సుగ్రీవ లక్ష్మణాభ్యాం సమన్వితః అయోధ్యాగమద్రామో హనుమత్ ప్రముఖైర్వృతః అభిషిక్తః పరివృతో వశిష్ఠాద్యైర్మహాత్మభిః సింహాసనే సమాసీనం కోటి సూర్యసమా ప్రభః దృష్ట్వా తదా హనుమంతం ప్రాంజలిం పురతస్థితం కృత. కార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిం. రామసీతా మువాదేదం బ్రూహితత్వం హనుమతే నిష్కల్మషోనజ్ఞానస్య పాత్రం నౌనిత్యభక్తి మాన్ తథేతి జానకీ ప్రాహ తత్వం రామస్య నిశ్చితం హనుమతే ప్రపన్నాయ సీతాలోకీ మోహినీ రామం విద్ధి పరం బ్రహ్మ సచ్చిదానందమద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్రమగోచరం ఆనందం నిర్మలు శాంతు నిర్వికారం నిరంజనం సర్వవ్యాపిన మాత్మానం స్వప్రకాశమకల్మషం. మాంవిద్ధిముల ప్రసృతిం సర్గస్థిత్యంతకారణీ తస్య సన్నిధిమాత్రేణ సృజామిదమతంద్రిత తత్సాన్నిధ్యాన్మయ సృష్టం తస్మిన్నారోప్యతే బుధై అహాయోధ్యానగరే జన్మ రఘువంసేతి నిర్మలే విశ్వామిత్ర సహాయత్వం పఘ సంరక్షణం తతః అహల్య శాపశమనం చాపభంగో మహేసితుమత్పాణిగ్రహణం పశ్చాత్ భార్గవస్య మదక్షయ అయోధ్యా నగరేవా డొట్ సోమయ. ద్వాదశ వార్షిక దండకారణే గమనం నిరాధవధా ఏవచ మాయామారీచ మరణం మాయాసితాహృతిస్త్ దా జటాయిషో మోక్షలాభ కబంధస్య తథై వచసబర్యాః పూజనం పశ్చాత్ సుగ్రీవేణ సమాగమః వాలిన చవధః పశ్చాత్ సీతాన్వేషణమేవ చ సేతుబనధశ్చ జలధౌలంకాయాశ్చ నిరోధనం రావణస్య వధియుద్ధే సపుత్రస్య దురాత్మన విభీషణే రాజ్యదానం పుష్పకేన మయా సహ అయోధ్యాగమనం పశ్చాద్రాజ్యే రామాభిషేచనం ఏవమాదీని కర్మాణ్యమేవ చరితాన్యపి ఆరోపయంతి రామేయస్మిన్ నిర్వికారే ఖిలాత్మని రామోన గచ్చతి నతిష్ఠతి నాను శోచత్యాంకాక్షతే త్యజితినో నకరోతి కించిత్ ఆనందమూర్తిరచలః పరిణామహీనో మాయగుతాననుగతో హి తథా విభాత్యః 43. తా 16 నుంచి 44 వరకు పార్వతీ నీవు ధన్యురాలవు. రామతత్వాన్ని తెలుసుకోగోర్చున్నావు. పరమనిగూఢమైన రహస్యమైన దీనిని నీకుపదేశించుచున్నాను. ఇంతకుముందెవ్వరూ దీనిని అడగలేదు. నీవిప్పుడు భక్తితో అడిగితివి. కావున రామునికి నమస్కరించి నీకురామతత్వమును తెలిపెదను. శ్రీరాముడు ప్రకృతి కంటే విలక్షణుడైన పరమాత్మ. అతడు ఆద్యంతరహితుడు, పరమానంద స్వరూపుడు, అద్వితీయుడు, పురుషోత్తముడు. అతడు తన మాయచే ఈ ప్రపంచాన్నంతా సృష్టించి ఆకాశం వలె ప్రపంచం లోపల బయట వ్యాపించి ఉన్నాడు. అంతటను ఉన్నప్పటికినీ నిగూఢంగా ఉన్నాడు. రాముని చుట్టూ సమీపమందులో కములు సూదంటురాయి సమీపములోని ఇనుము వలె తిరుగుచున్నవి. అయినను అవిద్యచేత కప్పబడిన మూఢ చిత్తులు తెలుసుకొనలేకున్నారు. పుత్రాదిశక్తులై అధిక కర్మలతో కూడిన వారే సంసారమునే వెంబడించిపోవుచుండు ఈ అజ్ఞానులు శుద్ధ బుద్ధుడు మాయాతీతుడైన రాముని యందు ఆరోపించుచున్నారు. జనులు తమ మెడలో యుండే బంగారు దండను చూడనట్లు తమ తమ హృదయాకాశమున ఎల్లప్పుడూ వెలిగే రాముని ఎరుగరు. ఎట్లయితే జ్యోతి స్వరూపుడైన సూర్యునియందు చీకటి లేదో అట్లే పరమేశ్వరుడు ఉత్తముడైన రామునియందు శుద్ధ విజ్ఞానము ఘనీభూతమైయుండగా అజ్ఞానమెట్లుండును? కన్నులు తిరిగేవానికి ఇండ్లు మున్నగునవి తిరుగుచున్నట్లు కనబడునట్లే అట్లే దేహేంద్రియాదులు చేయు పనులను పరమాత్మీయము ఆరోపించి మోహితుడగుచున్నారు. సూర్యునిలో వెలుతురు తప్ప చీకటి వెలుగులు డనట్లు శుద్ధ చిదానంద ఘనుడైన రామునియందు జ్ఞానాజ్ఞాసములుండవు. అందువల్ల పరానంద 15 మయుడు విజ్ఞానరూపుడు అరవిందలోచనుడైన రఘుశ్రేష్ఠుని యందు అజ్ఞానము లేదు కదా. ఈ విషయమున సీతయ్యరాముడును హనుమంతునకుపదేశించిన పరమరహస్యమును నీకు చెప్పెదను. అది మోక్షసాధనము. పూర్వం రామాయణమున రణనేపరైన రాముడు దేవకంటకుడైన రావణుని వాని కొడుకులను సైన్యమును చూపి సీత లక్ష్మణ సుగ్రీవ హనుమదాదులతో కూడి అయోధ్యకు చేరెను. రాముడు పట్టాభిషిక్తుడై మహాత్ములగు వశిష్ఠాదులు పరివేష్టించియుండగా సింహాసనమందు కోటి సూర ప్రభలతో ప్రకాశించుచుండెను. తన ముందు చేతులు జోడించి నిష్కామంగా సర్వకార్యములను నెరవేర్చినవాడును మోక్షార్థియు గొప్ప బుద్ధిమంతుడైన హనుమను చూచి ఇతడు మన యొక్క నిత్యభక్తుడు జ్ఞానమునకు తగినవాడు నిష్కల్మపుడు ఇతనికి తత్వము చెప్పుము అని శ్రీరామచంద్రుడు సీతాదేవికి చెప్పెను. లోకమోహినియదు సీతాదేవి అట్లే అని రామతత్వాన్ని రామహృదయాన్ని ఇట్లు చెప్పినది రాముడు ప్రకృతి కన్న వేరైన పరబ్రహ్మము సచ్చిదానందుడు అద్వైయుడు సమస్త ఉపాధులు లేనివాడు సత్తామాత్రుడు అగోచరుడు అని తెలుసుకో. భూమాస్వరూపుడైన ఆనందుడు నిర్మలుడు శాంతుడు నిర్వికారుడు నిరంజనుడు సర్వవ్యాప్తి ఆత్మస్వరూపుడు స్వప్రకాశుడు అకల్మషుడు సిరుప్తి స్థితలయములు కావించుముల ప్రకృతిగా నన్ను తెలుసుకో. రాముని సన్నిధి చేతనే నేను సునాయాసముగా ఈ ప్రపంచమును సృష్టించుచున్నాను. రాముని సాన్నిధ్యము వలన నేను సృజించుచున్నాను. కాని ఈ కార్యమును రామునిపై పామరులు ఆరోపించుచున్నారు. అయోధ్య నగరంలో అతి నిర్మలమైన రఘువంశమందు రాముడు జన్మించాడు. విశ్వామిత్రుని సహాయము యాగ సంరక్షణ 16 అహల్యాశాప విమోచనం శివధనుర్భంగము అటుపిమ్మట నా పాణిగ్రహణము పరశురాముని గర్వభంగము అయోధ్యలో నాతో పండ్రం డేండ్లు వసించుట దండకారణ్యమునకు పోవుట విరాధవధ మాయామారీచుని సంహారము మాయా సీతను పోగొట్టుకొనుట జటాయువు కబంధులకు మోక్షమొసగుట శబరి యొక్క పూజలందుకొనుట తర్వాత సుగ్రీవునితో స్నేహము వాలిని వధించుట తర్వాత సీతాన్వేషణము సేతు నిర్మాణము లంకా నగర ముట్టడి దురాత్ముడైన రావణుని వాని పుత్రులను సైన్యమును యుద్ధమందు సంహరించుట విభీషణునికి రాజదానము నాతో కూడి పుష్పకము మీద అయోధ్యను చేరుటయు రాజ్యమందు రామపట్టాభిషేకం మొదలగు ఈ కర్మలన్నీ నాచే చేయబడినవి. కాని సకల స్వరూపుడును నిర్వికారుడునగు రాముని ఎందారోపించుచున్నారు. రాముడు నడిచేవాడు కాదు, ఒకచోట నిలబడి ఉండేవాడు కాదు, దుహకము లేనివాడు, దేవిని కోరడు, దేనిని విడువడు, దేనిని చేయడు. ఆనందమూర్తి నిశ్చలుడు నిర్వికారుడు పని సీతాదేవి హనుమంతునికి బోధించెను అని పరమశివుడు దేవి చెప్పి మరలా ఇలా కొనసాగించాడు. తతోరామ స్వయం ప్రాహ హనుమంతముపస్థితం శృణుతత్వం ప్రవక్ష్యామి హ్యాత్మనాత్మ పరాత్మనాం నలభే నాలుగు ఆకాశస్యేధా భేదస్త్రీ విధో దృశతే మహాన్ జలాశయే మహాకాశస్తవచ్ఛిన్న ఏవహి ప్రతిబింబాఖయమపరం త్రివిధం దృశ్యతే నభః బుద్ధ్యపచ్ఛిన్న చైతన్యమేకం పూర్ణమధాపరం ఆభాసస్త్వ పరం బింబభూతమేవం త్రిథాచితః సాభాస బుద్ధేః కర్తృత్వమవిచ్ఛిన్నే వికారిణీ సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీపత్వంచ తథా బుధై నలభే ఐదు నలభే ఆరు నలభే ఏడు పదిహేడు ఆభాసస్తు ముషాబుద్ధి రవిద్యా కార్యముచ్యతే అవిచ్ఛిన్నంతు తద్రమ విచ్ఛేదస్తు వికల్పతః అవిచ్ఛిన్న స్య పూర్ణేన ఏకత్వం ప్రతిపాద్యతే తాత్వమస్యాది వాక్యైశ్చ సాహస స్యాహమస్తుందా ఐక్యజ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనోః తదా విద్యా స్వకార్యైశ్చ నశ్యత్వేవన సంశేహ ఏతద్విజాయ మద్భక్తో మద్భావా యోపపద్యతే మద్భక్తి విముఖానాం హి శాస్త్రగతే ఘముహితాం నజ్ఞానం నచ మోక్షస్యతే పాంజన్మ శతేరపి నలభే ఎనిమిది నలభే తొమ్మిది యాభే యాభే ఒక్క ఇదం రహస్య హృదయం మమాత్మనో మయేవ సాక్షాత్ కథితం తవానఘ మద్భక్తి హీనాయ శఠాయ సత్వయా దాతవ్యమైంద్రాదపి రాజ్యతోధికై యాభే రెండు శ్లో నలభై నాలుగు నుండి యాభై రెండు వరకు తాత్పర్యము. ఆకాశము దేవి. రాముడే తన దగ్గరనున్న హనుమంతుని కిట్లు పదేశించెను. ఆత్మయొక్కయు అనాత్మ యొక్కయు ఆత్మతుల్యుడైన జీవుని యొక్కయు పరిశుద్ధ చైతన్యము యొక్కయు స్వరూపమును చెప్పెదను. ఇట్లు ఆకాశమునకు మూడు విధములకు గొప్ప భేదము చూడబడుచున్నదో అట్లు బ్రహ్మము మూడు విధములగు భేదములుగా కనపడుచున్నది. తటాకమునందు ఆకాశమును ఆతటాకమునందు వ్యాపించియున్న ఆకాశము దానియందు ప్రతిబింబించిన రెండవది మూడవదియగు మహాకాశము తటాకమందును బయట సర్వవ్యాపకమైనది. తటాక అవచ్చిన్న ఆకాశము తటాక ప్రతిబింబాకాశము మహాకాశము మాయావచ్ఛిన్నమైన సమస్తభూత వ్యాపకమైన ఈశ్వరుడు ఒకటి. పరిపూర్ణ త్రిపాద్విభూతి రెండు. జీవుడు మూడు. ఈ ప్రకారముగా బుద్ధి యందు వ్యాపించియుండు చైతన్యము ఒకటి. సర్వబుద్ధి సమష్టియే మాయ కావున మాయాపచ్ఛిన్నమైన ఈశ్వరుడు రెండు. చైతన్య ప్రతి బింబముతో కూడిన అంతఃకరణము యొక్క కర్త్వ. పద్దెనిమిది. మూ పామరుల చేత మేరిలేనివాడును వికారములు లేనివాడును సాక్షి అయిన చిన్మాత్రమునందు ఆరోపించబడుచున్నది. అటులే జీవభావము కూడా ఆరోపింపబడుచున్నది. ఆభాసుడు ఆత్మ ప్రతిబింబమైన జీవుడు మిథ్యాజ్ఞానము భ్రమ ఆజ్ఞాన కార్యముగా చెప్పబడుచున్నది. బ్రహ్మము భేదము లేనిది. భేదమైతేనో ఉపాధి వలన కలుగుచున్నది. అట్లు కల్పితమైన భేదముకల జీవరూపుడైన అహం శబ్దవాచ్యునికి పరిపూర్ణ చైతన్యముతో ఐక్యము తత్వమస్యాది వాక్యములచే చెప్పబడుచున్నది. మహావాక్య విచారము వలన జీవాత్మ పరమాత్మల అభేదము తెలిసినంతనే అవిద్య యొక్క సర్వకార్యములు నశించును. నా భక్తుడు ఈ విషయమును తెలుసుకొని మద్భావాయ నేనుగుట కొరకు యోగ్యుడగును. నాయందలి భక్తికి విముఖులైన వారు శాస్త్రములనబడే గోతులలో పడి మోహాన్ని పొందెదరు. ఆజ్ఞానులకు నూరు జన్మలెత్తినా జ్ఞానం కలగబోదు ముక్తి కూడా లేదు అనఘ. హనుమ, ఇప్పుడు నాచే చెప్పబడినది రహస్యమైనది. హృదయం హృదయం అంతరంగ అభిప్రాయు నీకు సాక్షాత్తుగా నాచే చెప్పబడినది. వంచకుడికి భక్తిహీనుడికి చెప్పవలదు. ఇది ఇంద్రపదవి కన్నమిన్న. మహాదేవ ఉవాచ. ఏతత్తేభిః తం దేవీ శ్రీరామ హృదయమ్మయా అతిగుహితమం హృదయం పవిత్రం పాపశోధనం సాక్షాద్రామేణ కథితం సర్వవేదాంత సంగ్రహం యః పఠేత్ సతతం భక్త్యా సముక్తో నాత్ర సంశయః బ్రహ్మహత్యాది పాపాని బహుజన్మార్జితాన్యపి నస్యం త్వేవ న సందే హెరామస్య వచనం యథా యోత్ బ్రష్టోతి పాపీ పరధన పరదారేషు నిత్వోద్యతో వాస్తే బ్రహ్మగ్నమాతా పితృవధా నిరతో యోగీ బృందాపకారి యస్ సంపూజ్యాభిరామం పఠతి చ హృదయం రామచంద్రస్య భక్త్యా యోగీం దైరప్యలభ్యం పదమిహ లభతే సర్వదేవస్య పూజ్యం. 19. తా దేవి, ఇది శ్రీరామ హృదయం, పవిత్రమైనది, పాపములు పోగొట్టును. ఇది సర్వవేదాంత సారము. రాముడే హనుమకు స్వయముగా చెప్పెను. దీనిని ప్రతిదినము పఠించువాడు మోక్షాన్ని పొందుతాడు. ఎంత భ్రష్టుడైనా పరులధనాన్ని భార్యలను అపహరించేవాడుగాని దొంగైనా బ్రహ్మహత్య చేసినవాడు తల్లి తండ్రులను చంపినవాడు యోగులకు అపకారం చేసేవాడు శ్రీరామ హృదయాన్ని చదివితే చాలు. యోగీంద్రులకు లభించని సమస్త దేవతల చేత పూజింపబడే స్థానాన్ని పొందును. ఏక్స్ ఏక్స్ ఏక్స్ ఏక్స్.